7.11 బలం బలవతాం చాహం కామరాగా వివర్జితం ధర్మవిరుద్ధ భూతేషు కామో 2 సమీ భారత సభ, అనగా బలవంతులేందు కామము మరియు ఆసక్తి లేనటువంటి బలము తేజస్సు మరియు సామర్థ్యము అన్నీ నేనే అయి ఉన్నాను. తాత్పర్యమేమనా, అప్రాప్య వస్తువులయందు గల తృష్ణకు మారు పేరే కామము. అట్లే ప్రాప్తించిన విషయములు లేక వస్తువులేందు గల ప్రీతి లేక తమ్మేత్వమును రాగము లేక ఆసక్తి అని ఎందురు. ఆ రెండూ లేనటువంటి కేవలము స్థూలదేహ పోషణార్థము ఉపయోగపడు బలమును నేనేయున్నాను. సాంసారిక జీవితము గడుపునటువంటి జీవులయందు గల బాలము మరియు ఆసక్తి లేక కామముతో నాకు ఎటువంటి సంబంధము లేదు. అనగా ఆ బలము మరియు కామము నేనుగాదు. ఇంకా విశేషమేమనా, ఓ అర్జున, ప్రాణులేందు అనగా మానవ దేహము కలిగియున్నవారియందు గల శాస్త్రబద్ధమైన మరియు ధర్మానుకూలమైన కామము అనగా ఏ కామము వలన కేవలము దేహధారణ మాత్రమే జరుగుచుండునో ఆ కోర్కెల రూపమైన కామమును నేనే. అనగా ఆ పరిశుద్ధమైన కామము నాకు సంబంధించినదే. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 169 మరియు 7.12 వ్యేచైవ సాత్విక భావ రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తేమై. అనగా అసత్యగుణము ప్రధానముగా కలిగి స్థూల శరీరమును పొందిన జీవుడు, రాజసగుణము ప్రధానముగా కలిగి స్థూలదేహమును పొందిన జీవుడు మరియు అట్లే తామసగుణము ప్రధానముగా కలిగి స్థూల దేహమును పొందిన జీవుడు అనగా ఈ జీవులందరికీ ఇంతకు పూర్వపు దేహములతో కూడియున్నప్పుడు చేసిన కర్మలననుసరించి ఆయా గుణములు ప్రాప్తించుచున్నవి. ఆ విధముగా సర్వము నేను అనగా ఆ భగవతత్వముననుసరించియే జరుగుచున్నట్లుగా తెలియవలేయును. ఈ విధముగా స్థూలదేహములను పొందుట పూర్వపూర్వ దేహములతో కూడియున్నప్పుడు చేసిన కర్మలననుసరించి తిరిగి ఆయా కర్మలననుసరించి ఆయా గుణ ప్రధానములైన దేహములు లభించుట మొదలగునదంతయు నా కారణముగానే జరుగుచున్నప్పటికీ అందులకు నేను బాధ్యుడను కాను. అనగా వారి కర్మజన్మలతో నాకు ఎటువంటి సంబంధము ఉండదు. లేదు అనగా ప్రాపంచిక ప్రాణుల వలె నేను యా గుణములకు కట్టుబడియుండువాడనుగాను అయినప్పటికీ ఆ ప్రాణులన్నీ నా వశమునందే యున్నవి. నేను సాక్షాత్తు పరమేశ్వరుడను, నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావము కలవాడను మరియు సర్వభూతములకు ఆత్మస్వరూపుడను అయినప్పటికీ అనగా అందుచేత నేను సర్వవిధ గుణములకు అతీతుడను అనగా సత్వ రజ తమో గుణములతో ఎటువంటి సంబంధము లేనివాడను. సంసార రూపమైన దోషమునకు కారణమైన అజ్ఞానమును బీజమును నశింపజేయు వాడనేయున్నాను. నా ఈ తత్వమును ఈ లోకమునందు తోచు ప్రాణులు ఎదుంగవు. ప్రాణుల అజ్ఞానమునకు భగవంతుడు చింతించుచున్నాడు. అందుచే ఆయా ప్రాణులకు ఈ అజ్ఞానము ఎట్లు కలుగుచున్నదో సవివరముగా చెప్పుచున్నారు. 7.13 త్రిభుర్గుణమయేద్భావైరేభి సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. అనగా గుణములయందు వికారదోషము కలుగుచుండుటచేత ఆ గుణములయందు సాత్వికము రాజసము మరియు తామసమను భేదములు కలుగుచున్నవి. ఈ మూడు గుణయుక్త భావముల వలన అనగా పైన చెప్పబడిన రాగము ద్వేషము మరియు మోహము మొదలగు భావములు కారణముగా ఈ జగత్తునందలి ప్రాణులన్నీ మోహమునకు లోనగుచున్నవి. అనగా వివేకము అనగా నిత్యానిత్య వస్తు వివేకము లేనివగుచున్నవి. అందుచేత ఈ పైన చెప్పబడిన గుణములకు లోనుగాక వాటికి అతీతముగా వినాశము లేనటువంటి శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 70 మరియు అనాది మరియు జన్మాది సమస్త భావ వికారములు లేనటువంటి పరమాత్మ స్వరూపుడనైన నాయందు అనగా నన్ను ఈ ప్రాణులు గుర్తించలేకున్నవి. అయితే మరి ఈ దైవ సంబంధమైన త్రిగుణములతో కూడియున్న వైష్ణవి అనగా విష్ణువునకు సంబంధించిన మాయను మానవులు ఎట్లు అధిగమించగలరు? అనగా దానికి అతీతముగా ఎట్లు వ్యవహరించగలరు అని అన్నచో ఇట్లు చెప్పుచున్నారు. 7.14 దైవీ హేషగుణమయీ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయమేతాం తరంతితే అనగా అదెట్లన? ఈ పైన చెప్పబడి దైవీ మాయ అనగా నేనుగా వ్యాపించియున్న ఈశ్వరశక్తి రూపమున ఉన్న త్రిగుణమయీ మాయ అనగా సాత్విక రజ స్తమో గుణములతో కూడియున్న మాయ జయింపశక్యము కానిది అనగా మాయా రూపమున వ్యాపించియున్న మహాసముద్రము తరించశక్యము కానిది. అందువలన సర్వధర్మములను త్యజించి తన ఆత్మరూపముననేయున్న మాయాధిపతి అయిన పరమేశ్వరుడనేయున్న నన్నే సర్వాత్మభావముతో శరణుజొచ్చుట మంచిది. అట్లు పరమేశ్వరుడను మాయాపతిని అయిన నన్ను శరణుజొచ్చిన వారు బహు తేలికగా ఆ మాయా సముద్రమును తరించగలరు అనగా దాటగలరు అనగా సంసార బంధము నుండి ముక్తులగుదురు. మరి తమరి శరణుజొచ్చిన వారందరూ మహామాయా సముద్రమును అతి తేలికగా తరించగలిగియున్నప్పుడు మరి వారినందరినీ మీ శరణు యందు ఎందులకు చేర్చుకొనటలేదు. అందులకు సమాధానముగా శ్రీకృష్ణుడు చెప్పుచున్నారు. 7.15 నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా రెండు పహృతజ నానా అసురం భావమాశ్రితాః అనగా పాపకర్మలు చేయు మూర్ఖులు అనగా మానవులలో నీచులు అనగా నిన్న వర్గమువారు అనగా మాయకు లోబడి జ్ఞానము లేకయ్యున్నవారు హింసతో కూడిన కార్యములు చేయువారు అబద్ధములాడుచు అనగా అసత్య భాషణములు చేయుచు తామస భావముతో కూడియున్న మానవులు పరమేశ్వర స్వరూపుడనైన నన్ను అనగా నా వద్ద శరణు కొందరు. కాని పుణ్యకార్యములు చేయు మానవోత్తములు అనగా సాత్విక గుణసంపన్నులైన శ్రేష్ఠ మానవులు ఏమి చేయుదురో చెప్పెద వినుము. 7.16 చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినో రెండు రజున ఆర్తో జిజ్ఞాసురద్ధార్థి జ్ఞాని భరతర్షభ అనగా అర్జున ఆర్తులు అనగా ప్రాపంచిక దోహకములచే పీడింపబడుచున్నవారు అనగా ప్రాపంచిక భావముతో కూడి ప్రాపంచిక బాధలు అనుభవించువారు జిజ్ఞాసువులు శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 171 అనగా భగవత్తత్వమును గురించి తెలియగోరువారు అర్థార్థులు అనగా ప్రాపంచిక దృష్టి కలిగి ప్రకృతి సంబంధమైన వస్తు సముదాయమును అనగా సంపదను అభిలషించువారు జ్ఞానులు అనగా విష్ణుతత్వమును ఎరింగనవారు బ్రహ్మతత్వమును కాదు. ఇటువంటి 4 విధములైన పుణ్యకర్మలు చేయు మానవులు నన్ను భజించుచు నన్ను సేవించుచుందురు అనగా నా శరణు కోరుదురు. 7.17 తేషాం నిత్యేప్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినో రెండు తర్థర్థమహం సచ మమ ప్రియః జ్ఞానీ అనగా పై 4 విధములైన మనుష్యులలో జ్ఞానులైనవారు అనగా సత్యము నిత్యము అయిన నా తత్వమును ఎడింగెనవారు వారు తత్వవేత్తలు అనగా నా తత్వమును ఎలింగియున్నందువలన సర్వకాల సర్వావస్థలయందును నాయందే నిలిచియుందురు. మరియు వారి దృష్టియందు భజించుటకు వారికంటే ఇతరమైన వస్తువేదియు తోచునందున కేవలము పరమాత్మ స్వరూపుడనైన నాయందే అనన్య అనగా ఇతరమేదియు లేనటువంటి వారే నిలిచియుందురు. అందుచేత అటువంటి వారు నాకు అనన్య ప్రియులుగా శ్రేష్టమైన వారుగా తోచుందురు. మిగిలియున్న 3 విధములైన వారికంటే మిక్కిలిగా సర్వశ్రేష్ఠులుగా నాచే తలంచబడుచుందురు. అట్లేలైనా నేను జ్ఞాని యొక్క ఆత్మనే యున్నాను. అందుచేత నాకు అటువంటి జ్ఞానులు అత్యంత ప్రియమయ్యున్నారు. ఆత్మయే అందరికీ అత్యంత ప్రియమైనదైయున్నందున జ్ఞాని ఆత్మగా కలిగియున్నందున భగవంతుడైన వాసుదేవుడు వారికి అనగా జ్ఞానులకు అత్యంత ప్రియుడై ఉంటాడు. మరియు జ్ఞాని కూడా వాసుదేవుడనైన నా యొక్క ఆత్మయే అయి ఉన్నందున ఆ జ్ఞానులు నాకు అత్యంత ప్రియులై ఉందురు. అయితే మరి ఆర్తులు మొదలగు మూడు విధములైన భక్తులు వాసుదేవులైన తమకు ప్రియులు కారా? అట్లు కాని పక్షమున వారి గతి ఇట్లుండును, ఏమగును? అన్నచో 7.18 ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ఆస్థితః సహీయుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. అనగా ఈ విధమైన భక్తులందరూ కూడా చాలా ఉదార స్వభావము గలవారు, శ్రేష్ఠులు గూడాను. అనగా ఈ మూడు విధములగు భక్తులు గూడా నాకు ప్రియమైన వారలే. అట్లేలైనా వాసుదేవుడనైన నాకు నా భక్తులైన వారలెవ్వరూ గూడా నాకు అప్రియులు కారు. కాని జ్ఞానేనవాడు నాకు అత్యంత ప్రియమైనవాడుగా ఉంటాడు. వారిరువురి మధ్య ఈ మాత్రపు భేదమున్నది. శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 172. అలా భేదము ఎందుకు కలదో చెప్పుచున్నారు. ఆ జ్ఞానేనవాడు నా స్వరూపమే అయి ఉన్నాడు, అతడు నా కంటే వేవుగా లేడు. ఇదియే నా నిశ్చయము. ఏలేనా యోగారూఢుడగుటకు ప్రయత్నించు జ్ఞాని స్వయముగా వాసుదేవ భగవానుడనైన నేనే అయి ఉన్నాను. అంతేగాని ఆతడు నాకంటే వేరుగా లేడు. అటువంటి యుక్తాత్ముడు అనగా జీవత్వమును త్యజించి ఆత్మయందు లీనమయ్యున్న జ్ఞాని ప్రాప్తవ్యుడనైన నాయందు లీనమై నా రూపముననే అనగా నేనుగానే అనగా పరమ పరబ్రహ్మ తత్వముగానే నిలిచియుండును. అలా తన రూపననే యున్నప్పటికీ భగవంతుడు జ్ఞానులైన వారిని స్తుతించుచున్నారు. 7.19 బహునాం జన్మనమంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అనగా అజ్ఞానప్రాప్తి కొరకు సంస్కారములను పెంపొందించుకొనుటకై ప్రయత్నించు మహాత్ములు జన్మాంతరమునందు అనగా అనేక జన్మమరణములు పొంది అంతిమ దేహమును పొందినప్పుడు పూర్వపు సంస్కారములన్నీయు పరిపక్వ దశను పొందిన జ్ఞాని అంతరాత్మరూపుడనయున్న వాసుదేవుడనగు నన్ను అంతయు వాసుదేవుడే అనుభావముతో నిండినవాడై నన్నే అనగా నా తత్వమునే పొందును. ఈ విధముగా ఏ పురుషుడు సర్వాత్మరూపుడనై యున్న వాసుదేవుడనగు నన్ను ప్రత్యక్షముగా పొందునో ఆతడే మహాత్ముడు. అటువంటి వానితో సమానుడైనవాడు లేక అతని కంటే శ్రేష్ఠుడు మరియొకడు ఉండడు. అందుచేత కొన్ని వేల మంది మనుష్యులలో కూడా అటువంటి పురుషుడు లభించుట అత్యంత దుర్లభము. ఈ ప్రపంచమంతయు ఆత్మస్వరూపముననున్న వాసుదేవుడే అనుభావము లోకమునందలి పురుషులకు కలుగకుండుటకు కారణము చెప్పుచున్నాడు. 7.20 కామసైర్హరుత జ్ఞాన ప్రపద్యంతే రెండున త్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయ. అనగా పుత్రులు పశువులు స్వర్గము మొదలగు భోగముల యొక్క ప్రాప్తి సంబంధమైన అనేక కోర్కెల వలన విజ్ఞాన వివేకములను పోగొట్టుకున్న పురుషులు తమ స్వభావము చేతనే అనగా జన్మ జన్మాంతరములందు ప్రోగు చేసుకొనియున్న సంస్కార సముదాయ రూపమైన స్వభావముచే ప్రేరేపించబడినవారే ఇతర దేవతలను అనగా ఆత్మస్వరూపునైయున్న వాసుదేవుడనైన నాకంటే భిన్నముగా తోచు దేవతలను సేవించుచు ఆ దేవతలను తృప్తిపరచుటకై దేవతలనే ఏ పద్ధతులు లేక నియమ కర్మలు ప్రసిద్ధములై యున్నవో వాటిని ఆశ్రయించి ఆరాధించుచుందురు. అనగా అటువంటి చిల్లర దేవతల శరణు జొచ్చెదరు. అందుకే కాబోలు పూర్వము ఒక కవి ఇలా అన్నాడు, శ్రీ మద్భగవద్గీత శ్రీ శంకర భాష్యం యథాతథం 173. చక్కెరమాని వేము దినజాలనకేవడి మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరు గొల్చెదరట్ల కాదయా ముక్కిన నీకేం రొక్కవలే మోక్షమసంగిన నీవేవలెన్ తక్కిన మాటలేమిటికి. అటువంటి కాముకులైన పురుషులలో నుండి